ప్రసన్నాంజనేయం కేసిపిత్తు సాయం జయం. నమో శ్రీ ఆంజనేయం నీ నామధేయం నా ప్రేమకేయం ప్రియం. బ్రహ్మచారి భరించలేడు గాయం ప్రేమకుండ ఇవాళ పెళ్లి ఖాయం. స్వామి నిన్నే భరించి భరిస్తే అజయం. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం కేసిపిత్తు సాయం జయం. నమో శ్రీ ఆంజనేయం. మామాంటే నాకు ప్రేమ ప్రేమ భిక్ష నాకు పెట్టరా. ఆకు పూజ నీకు నోము సోకు పూజ నాకు నోము సంత కింత కంట పట్టగా. ముద్దు లేక ముచ్చటాడు పొద్దు లేక పొందు లేక ముక్కు మూసుకున్నరా కుదిక్కు చూపరా. మోహనాలు మోయలేక తోయగాలు దాయలేక మోసపడ్డ నన్ను బ్రోచి మొక్కు తీర్చరా. జింకలాంటి కంటో జిగేలు మంచి ప్రాయం జుంకుమన్న ప్రేమ పుష్పము తుమించి ఫలిస్తు వేడలోన శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం చేసి పెట్టు సాయం జయం. నమో శ్రీ ఆంజనేయం నీ నామధేయం నా ప్రేమకేయం ప్రియం. బ్రహ్మచారి ఫలించలేడు గాయం ప్రేమకుళ్ళ ఇవాళ పెళ్లి ఖాయం. స్వామి నిన్నే ఫలించి ఫలిస్తే అజయం. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం చేసి పెట్టు సాయం జయం. నమో శ్రీ ఆంజనేయం. కొట్టి కన్ను నీడ కౌగిలించరా. ఒక పువ్వు పెట్టి పూల బాణమేసి కొట్టి మన్మధుని ఆపలేని మత్తు గుట్టెర్రా. మాపటేడ మల్లెట్టి చీకటేడ చిచ్చు పెట్టు పిల్లదాన్ని చూడగానే విచ్చుపట్టరా. చెప్పలేను రామ అదీయ మౌన భావం. నమో శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం చేసి పెట్టి సాయం జయం. బ్రహ్మచారి హరించలేడు గాయం. నమో శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం చేసి పెట్టు సాయం జయం. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం చేసి పెట్టు సాయం జయం.